చెమ్మకు చిన్న చిన్న చెమ్మకు చెమ్మకు చిన్న చిన్న చిన్న కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది బిరుల తేనె చినుకై కూలలమ్మ కులుకై అది కూచి పూడి నడకై పచ్చని చెలా పావడ గట్టి కొండ మల్లెలే పప్పున పెట్టి వచ్చే దొర సాని మా వన్నెల కిన్నెర సాని కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని.